భానుగుప్తాయాతయామం వేదమానీయయో భువి అధ్యాపయత్కణ్వ ముఖ్యా తస్మై వేదాత్మనే నమః అభివాద్య గురూన్ సర్వాన్ ఆదిత్యాదాచిదం వరం శుద్ధ శుక్లయజుర్కాన్వ క్రమపాఠ ప్రకాశ్యతే. ఓం ఇషేత్వాః చోర్జే ఊర్జే త్వాః త్వా వాయవః వాయవస్థ స్థదేవః దేవో వాః వత్సవిత సవిత ప్రా ప్రాప్యయతు అర్పయతు శ్రేష్టతమాయ శ్రేష్టతమాయ కన్నడే శ్రేష్టతమాయే శ్రేష్టతమాయ కన్నడ ఆప్యాయుద్ధం ఆప్యాయుద్ధం యాయుద్ధమగ్న్యాయింద్రాయ ఇంద్రాయ భాగం భాగం ప్రజాపతి ప్రజాపతిరణ భీమా ప్రజాపతి ప్రజాపతి ఈశతమాఘశాంసాంసోధ్రువాఘశాంసాంస ధ్రువాస్మిన్ అస్మిన్ గోపతౌ గోపతౌ సత గోపతాయితి గోపతౌ సత బహ్వీ బహ్వీయజమానస్ యజమానస్ పశూన్ పశూన్ పాహి పాహి వసో వసో పవిత్రం పవిత్రమసి అసీత్యసి జౌరసి అసి పృథివీ పృథివ్యసి అసి మాతరిష్వర మాతరిష్వరో ధర్మ ధర్మోసి అసి విశ్వధారా విశ్వధారా పరమేణ విశ్వధా ఇతి విశ్వద్వారా పరమేణ ధామ్నా ధామ్నా గ్రేంహస్వ గ్రేంహస్వ మా క్వాహ క్వామే తే యజ్ఞపతి యజ్ఞపతిర్వాషీత్ యజ్ఞపతిరితి యజ్ఞపతి వాషీయద్వసో వసో పవిత్రం పవిత్రమసి అసి శతధారం శతధారం వసో శతధారమితి శతధారం వసో పవిత్రం పవిత్రమసి అసి సహస్రధారం సహస్రధారం దేవ సహస్రధారమితి సహస్రధారం దేవస్వా సవిత సవిత ఊనాతు వసో వసో పవిత్రేణ పవిత్రేణ శతధారేణ శతధారేణ సుఖ్వా శతధారేణేతి శతధారేణ సుఖ్వాకా సుఖేతి సుఖ్వా పామధుక్ష అధుక్ష సా విశ్వాయు విశ్వాయు విశ్వకర్మా విశ్వాయుతి విశ్వ ఆయు విశ్వకర్మా విశ్వదారాయా విశ్వకర్మేతి విశ్వకర్మా విశ్వదారాయా ఇంద్రస్ విశ్వదారాయా ఇతి విశ్వదారాయా ఇంద్రస్ భాగం భాగాం సోమేన సోమేనాత లక్ష్మీ ఆత లక్ష్మీ తలక్ష్మి విష్ణో విష్ణో హవ్యం విష్ణో ఇతి విష్ణో హవ్యాం రక్షస్వ రక్షస్వేతి రక్షస్వ అగ్నేహం వ్రతపతే వ్రతపతే వ్రతం వ్రతపత ఇది వ్రతపతే వ్రతం చరిష్యామి చరిష్యామి తత్ తచ్చేయం శకేయం తత్ తన్మే మేరాధ్యతామిదం ఇదహం అహమృతాత్ అమృతాత్ సత్యం సత్యం ఉపైమి ఏమి కస్వా యునక్తి యునక్తి సహ సరస్మై తస్మై తస్మై తస్మై కర్మాణి కర్మాణి వాం వేదాయ వేదాయ వాం మాం ప్రత్యుష్టం ప్రత్యుష్టాం రక్షః ప్రత్యుష్టమిది ప్రతి పుష్టం రక్ష ప్రత్యుష్టా ప్రత్యుష్టాజయ ప్రత్యుష్టా ఇది ప్రతి పుష్టా అరాజయో నిష్టత్వం నిష్టత్వాం రక్షా నిస్తత్వమితి నిత్తం రక్షో నిష్టత్వా నిష్టత్వ అరాజయ నిష్పత్వా ఇది నిత్తా అరాజయ గురు పూర్వంతరిక్షం అంతరిక్షమము అన్వేమి దూరసి అసి దూర్వ దూర్వ దూర్వంతం దూర్వంతం దూర్వ దూర్వతం తయ్య యోస్మాన్ అస్మాం దూర్వతి దూర్వతి దూర్వ దూర్వతం తయ్యం యం వయం వయం దూర్వామః దూర్వామో దేవానాం దేవానామసి అసి సస్నీతమం సస్నీతమం వన్నీతమం సస్నీతమమిది సస్నీతమం వన్నీతమం పప్రీతమం వన్నీతమమిది వన్నీతమం పప్రీతమం జుష్టతమం పప్రీతమమిది పప్రీతమం జుష్టతమం దేవభూతమం జుష్టతమమిది జుష్టతమం దేవభూతమమక్రూతం దేవభూతమమితి దేవభూతమం అక్రూతమసి అసి హవిర్ధానం హవిర్ధానం ద్రేణస్వ హవిర్ధానమితి హవి ధానం ద్రేణస్వ మాదేపతి విద్యపతిపతి విజ్ఞాపతిష్ణో విష్ణుస్వ క్రమతాం క్రమతాం గురు గురువాకాయ వాకాయాపాహతం అపాహతాం రక్షాః అపాహతమిత్యపాహతం రక్షో యక్షంతాం యక్షంతాం పంచ పంచ దేవస్య దేవస్య త్వా త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేశ్వినోః ప్రసవ ఇతి ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణః బాహుభ్యామితి బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం హస్తాభ్యామగ్నయే అగ్నయే జుష్టం జుష్టం గృహ్ణామి గృహ్ణామ్యగ్నిశోమాభ్యాం అగ్నిశోమాభ్యాం జుష్టం జుష్టం గృహ్ణామి గృహ్ణామి భూతాయ భూతాయ త్వా త్వానా నారాతయే అరాతయే స్వాహ స్వరభివిక్షేషం అభివిక్షేషం గృహ్ణంతాం అభివిక్షేషమిత్యది విక్షేషం గృహ్ణంతాం దుర్యాః దుర్యాః పృథివ్యాం పృథివ్యాం గురు ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్వేమి ఏమి పృథివ్యా పృథివ్యాస్త్వా త్వానాభూ నాభూ సాధయామి సాధయామ్యదిత్యా అదిత్యా ఉపస్థే ఉపస్థేగ్నే ఉపస్థిత్యుపస్థే అగ్నే హవ్యం హవ్యాం రక్షస్వ రక్షస్వేతి రక్షస్వ పవిత్రే స్థ పవిత్రే ఇది పవిత్రే స్థో వైష్ణవ్యౌ వైష్ణవ్యౌ సవితు సవితుర్వాహ ప్రసవే ప్రసవత్ ప్రసవైతి ప్రసవే ఉత్పూర్ణామి మాం విచ్ఛిద్రేణ అచ్ఛిద్రేణ పవిత్రేణ పవిత్రేణ సూర్యస్య సూర్యస్య రష్మిభిః రష్మిభిర్దేవీః తస్మి తస్మి భీ దేవీరావః ఆవో అగ్రే భువః అగ్రే భువో అగ్రే భువః అగ్రే భువ ఇత్యగ్రే భువః అగ్రే భువోగ్రే అగ్రే భువ ఇత్యగ్రే భువః అగ్రహిమం ఇమమద్య అద్య యజ్ఞం యజ్ఞం నయత నయత సుధాతుం సుధాతుం యజ్ఞపరతిం సుధాతుమితి సుధాతుం యజ్ఞపరతిం దేవాయువం యజ్ఞపరతిమితి యజ్ఞపరతిం దేవాయుమై యుష్మాః దేవయువమితి దేవాయువం యుష్మా ఇంద్రాః ఇంద్రో వృణీత అవృణీత వృత్రతూర్యే వృత్రతూర్యే యూయం వృత్రతూర్యైతి వృత్రతూర్యే యూయంద్రం ఇంద్రవృణీర్ధం అవృణీర్ధం వృత్రతూర్యే వృత్రతూర్యే ప్రోక్షితాః వృత్రతూర్యైతి వృత్రతూర్యే ప్రోక్షితాస్థ ప్రోక్షితాముక్షితాగ్నే అగ్నే జిష్టం ప్రా ప్రోక్షామి ముక్షామ్యగ్నిశోమాభ్యా అగ్నిశోమాభ్యాం జిష్టం ప్రా ప్రోక్షామి ముక్షామి దేవ్యాయ దేవ్యాయ కర్మణే కర్మణే సుందద్ధం సుందద్ధం దేవయజ్యాయీ దేవయజ్యాయీయతే దేవయజ్యాయ ఇతి దేవ యజ్యాయీ యద్వాహ వోశుద్ధః అశుద్ధః పరాజగాన పరాజగానైతతి పరాజగానేతి పరాజగాన ఏ తద్వాహ వస్తతే తచ్చుంధామి శుంధామీతి శుంధామి శర్మాసి అస్య వరధూతం అవధూతాం రక్షాః అవధూతమిత్యవధూతం రక్షోవధూతాః అవధూతా అరాతయః అవధూతా ఇత్యవధూతాః అరాతయో దిత్యాః అదిత్యాస్త్వకే పగసి అసి ప్రతి ప్రతిత్వా త్వాదీతిహి అదీతిర్వేత్తు వేత్వద్రీహి అద్రీరసి అసి వానస్పత్యః వానస్పత్యో గ్రావాః గ్రావాసి అసి పృథుబుధ్నః పృథుబుధ్న ప్రతి పృథుబుధ్న ఇతే పృథుబుధ్నః ప్రతిత్వా త్వాదిత్యాః అదిత్యాస్త్వకే త్వగ్వేత్తు త్వగ్నే అగ్నేస్తనూః తనువసి అసి వాచః వాచో విసర్జనం విసర్జనం దేవవీతయే విసర్జనమితి విసర్జనం దేవవీతయే త్వా దేవవీతయైతి దేవవీతయే త్వా గృహ్ణామి గృహ్ణామి గృహన్ బృహన్ గ్రావా గ్రావాసి అసి వానస్పత్యః వానస్పత్యః సహ స ఇదం ఇదం దేవేభ్యః దేవేభ్యో హవ్యం హవ్యాం శనీష్వ శనీష్వ సుశమీ శమిష్వేతి శమిష్వ సుశమీ శమీష్వ సుశమీతి సుశమీ శమీష్వ హవిష్కృతే శమిష్వేతి శమిష్వ హవిష్కృతే హవిష్కృతి హవీః కృతే యేహి ఇహి కుక్కుటః కుక్కుటోసి అసి మధుజిహ్వా మధుజిహ్వ ఇషం మధుజిహ్వ ఇది మధు జిహ్వా ఇషమోర్జం ఊర్జమావద ఆవద వద వయం వయాం సంఘాతే సంఘాతే సంఘాతే సంఘాతే జేష్మా సంఘాతే సంఘాత ఇది సంఘాతే సంఘాతే జేష్మ వర్షవృద్ధం వర్షవృద్ధమసి వర్షవృద్ధమితి వర్షవృద్ధం అసి ప్రతి ప్రతిత్వా త్వా వర్షవృద్ధం వర్షవృద్ధం సేత్తు వర్ష వర్షవృద్ధమితి వర్ష వృద్ధం తేత్తు పరాపూతం పరాపూతాం రక్షాః పరాపూతమితి పరాః పూతం రక్ష ప్రతిపూతాః ప్రతిపూతాః అరాగదయః ప్రతిపూతా ఇతి ప్రతిపూతాః అరాతయోపహతం అపహతాం రక్షాః అపహతమిత్యపహతం రక్షో వాయుః వాయుర్వాహ ఓవీ వివీనక్తు వినక్తు దేవః దేవో వాహ అసవిత సవిత ప్రతి ప్రతి గృహ్ణాతు గృహ్ణాతు హిరణ్యపాణి హిరణ్యపాణి అచ్ఛిద్రేణ హిరణ్యపాణి హిరణ్య పాణి అచ్ఛిద్రేణ పాణినా పాణినేతి పాణినా నిష్ఠీరసి అస్య అపాగ్నే అగ్నే అగ్నిం అగ్నిమామాదం ఆమాదం జహి ఆమాదమిత్యామ అదం జహిని నిష్క్రవ్యాదం క్రవ్యాదాహం సేధ క్రవ్యాదమితి క్రవ్యా అదం సేధాదే వయజం ఆదే వయజం దేవయజం వహ దేవయజమితి దేవయజం వహధ్రువం ధ్రువమసి అసి పృథివీ పృథివీంద్రేగృహ త్రేగృహ బ్రహ్మవణి బ్రహ్మవణి బ్రహ్మవణీతి బ్రహ్మవణి క్షత్రవణి క్షత్రవణి సజాతవణి క్షత్రవణీతి క్షత్రవణి సజాతవన్యువ సజాతవణీతి సజాతవణి ఉపదధావి దధావి ద్విషత ద్విషతో వధాయ ప్రధాయాగ్నే అగ్నే బ్రహ్మ బ్రహ్మీష్ రుగ్ణీష్ధర్మం ధర్మసి అస్యంతరిక్షం అంతరిక్షం ద్రేంభ్రేంభ్రం ధత్రం దివం దివం విశ్వాభ్య విశ్వాభ్యస్వాశాభ్య ఆశాభ్య ఉప ఉప దామి దామి త్రిషత విషతో దాయ దాయ చితా చితస్థా స్థోర్ధ్వచితా ఓర్ధ్వచితో భృగోనా ఓర్ధ్వచితయిత్యోర్ధ్వచితాః భృగోనామంగీరసాం అంగీరసాం తపసా తపసా తప్యధ్వం తప్యధ్వమితి తప్యధ్వం దిశాసి అసి పరంపతి పర్వతి ప్రతి ప్రతిత్వా త్వాదిత్యా అదిత్యాస్తుతి త్వద్వేయత్తు వేత్తు దివః దివస్కంధని స్కంభన్యసి అసి దిషణాసి అసి పార్వతేయీ పార్వతేయీ ప్రతి ప్రతిత్వా త్వా పర్వతీ పర్వతీయేత్తు వేత్తు ధాన్యం ధాన్యాసి అసి ధిమిహి ధిమిహి దేవాన్ దేవాన్ ధీమిహి ధిమిహి యజ్ఞం యజ్ఞం ధీమిహి ధిమిహి యజ్ఞపాతిం యజ్ఞపాతిం ధిమిహి యజ్ఞపాతిమితి యజ్ఞపాతిం ధిమిహి మాం మాయి యజ్ఞన్యం యజ్ఞన్యం ప్రాణాయ యజ్ఞన్యమితి యజ్ఞన్యం ప్రాణాయ త్వా ఉదానాయ ఉదానాయ యానాయ ఉదానాయేత్యుత్ ఆనాయ యానాయ దీర్ఘాం యానాయేతి ఆనాయ దీర్ఘాం అనుప్రసీతిం ప్రసీతిమాయుషే ప్రసీతిమితి ప్రసీతిం ఆయుషే ధాం ధాం చక్షుషే చక్షుషే త్వా త్వా మహీనాం మహీనాం పయః పయోసి అసి వేదః వేదోసి అసి వేద వేదయేన యేన త్వం త్వం దేవ దేవ వేద వేద దేవేభ్యః దేవేభ్యో వేదః వేదో భావః అభావస్తేన తేన మహ్యం మహ్యం వేదః వేదో భావః భవేతి నవ సంవరపామి వపామిసం సమాపాహ ఆపఓషధీభిః ఓషధీభిః సం సమోషధయః ఓషధయోదసేన దసేన సం స్థాం రేవతీభిః రేవతీభ్యగదీభిః జగదీభిః సం సం మధుమతీభిః మధుమతీయం మధుమతీభిః మధుమతీరితి మధుమతీ మధుమతీభిపృచ్యంతాం మధుమతీభిరితి మధుమతీభిః పృచ్యంతాం జనయత్యై జనయత్యై త్వా వాసం సంయోమి యోమీదం ఇదమగ్నేః అగ్నేరిదం ఇదమగ్నిశోమయోః అగ్నిశోమయో ఋషే ఋషే త్వా ధర్మ ధర్మోసి అసి విశ్వాయు విశ్వాయో ప్రథా విశ్వాయుతి విశ్వ ఆయు ప్రథాగురు ప్రథాయిరు ప్రథా గురుప్రథస్వ రథస్వరు గురుతే తే యజ్ఞపతి యజ్ఞపతి ప్రథత యజ్ఞపతి యజ్ఞ పతి ప్రసతాగ్ని అగ్నిష్టే తే త్వజం త్వజం నా మాహీంసీత్ హీంసీదంతరీతం అంతరీతాం రక్షాభ అంతరీతమిత్యంతః ఈతం రక్షోంతరీతాః అంతరీతాకరాతయః అంతరీతాయిత్యంతః ఈతాః అరాతయో దేవాః శ్రవయతు శ్రవయతు వర్షిష్ఠే వర్షిష్ఠే అధినాగే నాగే మాభే భేర్మా మాసం సంవిత్తమేరు అతమేరుయజ్ఞ యజ్ఞోతమేరు అతమేరుయజమానస్ యజమానస్ ప్రజా ప్రజా భూయాత్ ప్రజేతి ప్రజా భూయాత్తాయ త్రితాయ ద్వితాయ ద్వితాయైకతాయ ఏకతాయ త్వా చేరిత్వా ఆదలే నదేద్ధరగతం అద్ధరగతం దేవేభ్యః అద్ధరగతమిత్యద్ధరకృతం దేవేభ్య ఇంద్రస్య ఇంద్రస్య బాహుః బాహురసి అసి దక్షిణ దక్షిణ సహస్రభృష్టిః సహస్రభృష్టిః శతతేజాః సహస్రభృష్టిరితి సహస్రభృష్టిః శతతేజా వాయుః శతతేజా ఇతి శతతేజాః వాయురసి అసి తిగ్మతేజాః తిగ్మతేజాద్విషతః ద్విషతో వదః వద పృథివ్యై పృథివ్యై బ్రహ్మ బ్రహ్మాసి అసి పృథివీ పృథివీ దేవయజని దేవయజన్యోషధ్యాః దేవయజనీతి దేవ యజని ఓషధ్యాస్తే తే మూలం మూలం మాహీంసిషం హీంసిషం వ్రజం వ్రజం గచ్చోష్ఠాం గోష్ఠానం వర్షతు గోస్థానమితి గోస్థానం వర్షతు తే ద్యౌ ద్యౌద్వధాన ప్రధానదేవ దేవ సవితః సవిత పరమస్యాం సవితరితి సవితః పరమస్యాం పృథివ్యాం పృథివ్యాగ్నే శతేన శతేన పాసీ పాసీర్యః యోస్మాన్ అస్మాన్ వేష్టి వేష్టియం యంచ వయం వయం యుష్మః యుష్మస్తం తమతః అతో మా మామౌకే మౌకప అపారం పరం లజ్జాసం లజ్జాసం పృథివ్యై పృథివ్యై దేవయజనాద్ దేవయజనాదరారో దేవయజనాదితి దేవ యజనాద్ అరరో దివం అరరో ఇత్యరరో దివం మా పప్ర పప్తో ద్రప్స ద్రప్సస్తే తేద్యాం ద్యాం మాస్కం స్కం గాయత్రేణ గాయత్రేణ ఛందస ఛందస పరీ పరీ గృహామి గృహామి త్రయేష్ోభేన త్రయేష్ోభేన జాగరేన త్రయేష్ోభేనేతి త్రయేష్ోభేన జాగరేన ఛందస ఛందస పరీ పరీ గృహామి గృహామి సూక్ష్మ సూక్ష్మా చాసీ అసి శివా శివా చాసీ అసి శ్రోణా శ్రోణా చాసీ అసి సుషదా సుషదా సుషదేతి సుషదా చాసీ అస్యోర్జస్వతి ఊర్జస్వతి చాసీ అసి పయస్వతి పయస్వతి చేతి పురా పూర్వస్ పూర్వస్ విశృపా విశృపో విరప్సిన్ విశృపతి విశృపా విరప్సిన్ ఉదాగాయ విరప్సిన్ విరప్సిన్ ఉదాగాయ పృథివీ ఉదాగాయేత్యోతి ఆదాయ పృథివీం జీవదాహామి జీవదాహామితి జీవ గాహామి యామైరాయన్ ఐరాయ్యశ్చంద్రమాసి చంద్రమాసి స్వధాభిః స్వధాభిస్తాం తాం ధీరాసః ధీరాసో అనుదిశ్య అనుదిశ్య యజంతే అనుదిశ్యేత్యనుదిశ్య యజంత ఇతి యజంతే ద్విషతో వదః మధోసి అసీత్యసి అనీషితోసి అనీషితీషిత అసి సపత్నక్షిత్ సపత్నక్షిద్వాజినం సపత్నక్షిదితి సపత్నక్షిత్ వాజినం వాజేధ్యాయీ వాజేధ్యాయీసం వాజేధ్యాయా ఇది వాచ విద్యాయీ సమ్మాజ్ని మాజ్వనీషిత అనీషితాసి అనీషితేత్యనీషిత సపత్నక్షిదే సపత్నక్షిద్వాజినీ సపత్నక్షిదితి సపత్నక్షిదే వాజినీం పాజేధ్యాయీ పాజేధ్యాయీసం పాజేధ్యాయ ఇది వాచ విద్యాయీ సమ్మాజ్ని మాజ్మిదిత్యై అదిత్యై రాస్మాసి అసీంద్రాణ్యై ఇంద్రాణ్యై సన్మహానం సన్మహానం విష్ణో సన్మహానమితి సన్మహానం విష్ణో వేష్ప వేష్పోసి అస్యూర్ధే ఊర్ధే త్వాదధ్యేన తదధ్యేన చక్షుషా చక్షుషా అవపశ్యామి పశ్యామ్యగ్నే అగ్నేర్జిహ్వా జిహ్వాసి అసి సుభూ సుభూర్దేవేభ్యః సుభూరితి సుభూ దేవేభ్యో ధాన్మే భవ ధాన్మే ధాన్మైతి ధాన్మే భవ యజూషే సమితుః యజూషే యజుషైతి యజూషే యజుషే సమితుస్త్వాః త్వా సమితుః సమితుర్వాః వస్తేజాః తేజోసి అసి శుక్రం శుక్రమమృతం అమృతం ధామ ధామ నామ నామాసి అసి ప్రియం ప్రియం దేవానాం దేవానామనాదిష్టం అనాదిష్టం దేవయజనం దేవయజనయ్యః దేవయజనమితి దేవయజనం యస్తే తే ప్రాణః ప్రాణపశుషు పశుషు ప్రవిష్టః ప్రవిష్టో దేవానాం విష్టైతి ప్రవిష్ట దేవానాం విష్ఠాం ఆత్మన్వాన్ ఘృతవాన్ అగ్నిం గచ్చ స్వాహ యజమానాయ విందేతి ఆత్వా వసావః వసావోద్రాః రుద్రాః ఋతు ఘృతాచీ ఘృతాచ్యసి అసి జుగో జుగోన్నామ నామసా సేదం ఇదం ప్రియేణ ప్రియేణ ధామ్నా ధామ్నా ప్రియే ప్రియే సదసి సదసి శీల శీలోపభృతే ఉపభృద్ధ్రువా ఉపభృత్యుప భృతే ధ్రువా ప్రియేణ ప్రియేణ ధామ్నా ధామ్నా ప్రియే ప్రియే సదసి సదసి శీల శీలధ్రువా ధ్రువాసదన్ అసదన్ ఋతస్యోనౌ యోనౌ విష్ణో విష్ణో పాహి కృష్ణో ఇది విష్ణో పాహి పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞపాతిం యజ్ఞపాతిం పాహి యజ్ఞపాతిమితి యజ్ఞపాతిం పాహి మాయ్యం యజ్ఞమితి యజ్ఞం అగ్నే వాజయే వాజయద్వాజం వాజయి వాజ యుజే వాజం వా సరిష్యంతం సరిష్యంతం వాజజితం వాజజితాం సం వాజజితమితి వాజ కృతం సం మాజ్మి మాజ్మి నమః దేవేభ్య స్వధా స్వధా పితృభ్య పితృభ్య శ్రియమే పితృభ్యతి పితృభ్య శ్రియమే మే శ్రియమేతి శుభ్యమే మే భూయాస్తం భూయాస్తమస్కన్నం అస్కన్నమద్య అద్యాజ్యం పాజ్యం దేవేభ్య దేవేభ్య సం సంభీయాసం భయాసమంభ్రీణా అంభ్రీణా విష్ణో విష్ణో మా విష్ణో ఇది విష్ణో మా అవక్రమిషం క్రమిషం వసుమతీ వసుమతీ అగ్నే వసుమతీమితి వసుమతీ అగ్నే ఛాయాముక ఉపస్థేషం శేషం విష్ణో విష్ణోస్థానం స్థానమసి అసీత ఇత ఇంద్ర ఇంద్రో వీర్యం వీర్యమకృణో అకృణోర్ధ్వర అధ్వర ఆస్థాది ఆస్థాది అస్థానగ్నే అగ్నే స్వాహ స్వాహ స్వాహోపహూత ఉపాహూతో ఉపాహూతయిత్రివ హూత యోష్పిత పితోప ఉపమా మాం యో యోష్పిత పితాయమగ్ని అగ్నిరాగ్నే ఆగ్నేద్రా స్వాహ స్వాహామయి మయీదం ఇదమింద్రాహ ఇంద్రయింద్రియం ఇంద్రియం దర్హారు దధా తస్మాన్ అస్మాన్ రాజాః రాయో మఘవాహనః మఘవాహనస్య చంతాన్ మఘవాహనమితి మఘవాహనః సచంతామస్మాకం అస్మాకాం సంతు సంతాశిషాః ఆశిషః సత్యాః ఆశిషయిత్యా శిషాః సత్యానాః నస్సంతు సంతాశిషాః ఆశిషోగ్నే ఆశిషయిత్యా శిషాః అగ్నే వాజజిత్ వాజజిత్ వాజం వాజజితి వాజ ఇతి వాజం త్వా సశ్రవాద్వేషం సశ్రవాద్వేషం వాజజితం ససృవాద్వేషమితి ససృవాద్వేషం వాజజితాంసం వాజజితమితి వాజజితం సంవాజ్మి వాజ్మితి వాజ్మీ